కిం వాహేదస్య క్రియతే కిం వానయద్వై యజ్ఞస్య క్రియమానస్యాంతర్యంతి పూయతి వా అస్య తదాశ్వినేరుపదధాత్యశ్వినౌ వై దేవానాహాం భినదౌదాభ్యామేవాస్మై భేషజం కరోతి పంచోపదధాతి పాంకో యజ్ఞో యావానేవ యజ్ఞస్తస్మై భేషజం కరోతి యావుపదధాద్యుతూనాం క్లుప్తే పంచోపదధాతి పంచవాదినమోజావంతరే వర్తవస్తాం కల్పయతి సమాన ప్రభృతజో భవంతి సమానో దర్ఘాస్తస్మాత్ సమానారుతమజేకేన పదేన వ్యావర్తంతే తస్మాదృతవోర్యావర్తంతే ప్రాణభృత ఉపదధాత్రిదుష్వేవ ప్రాణాన్ దధాతి తస్మాత్ సమానాః సంతరుతవోనజీర్యం దథో ప్రజనయత్తే వైనానేష వైవాయరుజత్ ప్రాణో యదృతవ్యాపధారాణభృతముపదధాతి తస్మాత్ సర్వానతో నను వాయురావలే వర్తి వృష్టి సనేరుపదధాదేకథోపదద్ధాదేకమృతం వర్షేతను పరిహారకం సాధయతి తస్మాత్ సర్వానుతోను వర్షతి యత్ప్రాణభృత ఉపధాజ వృష్టి సనేరుపదధాది తస్మాద్వాయు ప్రక్షితాదివో వృష్టిర్తే పశవో వై పయస్యానామనసః ఖలు వై పశవో నానా వ్రతాస్తే పయేవాభిమనసోయంకామజ పశుస్యాది వయస్యాస్తాపస్యాధ్యాసం జ్ఞానమేవాస్మే పశుభిర్కరోత్య పశురేవ భవతి కామజదాశమాన్స్యాదిత్యపస్యాస్తోపధాయ వయస్యాపదధ్యాత్సం జ్ఞానమేవాస్మై పశుభిః కరోతి పశుమానేవ భవతి తస్మాత్ చత్వారి చక్షుషో రూపాణి ద్వే శుక్లే ద్వే కృష్ణే మూర్ధన్వదేర్భవం తస్మాత్ పురస్తాన్మూర్ధాం చ దక్షిణాజ్రోణ్యాముపదధాది పంచోత్తరస్యాంతస్మాత్ పశ్చాద్వర్షేజాన్ పురస్తాద్రవణ పశుర్వస్తో దక్షిణేగం స ఉపదధాది విష్ణుర్వజిత్యుత్తరేగం సేవ ప్రతిదధాది వజయతి దక్షిణే పక్ష ఉపదధాది సింహో వజయిత్యుత్తరే పక్షజోరేవ వీర్యం దధాది పురుషో వజయతి మధ్యే తస్మాత్ పురుష పశూనామధిపతి ఇంద్రాగ్నిమానామితి స్వయమాతృన్నాముపదధాదేంద్రాగ్నిభ్యాం వాణిమో లోకో విధృతామనయోర్లోకజోర్విధృత్యా అధృతే వవారేషాన్ మధ్యమాచిదిరంతరిక్షమివారేషేంద్రాగ్ని ఇత్యాహేంద్రాగ్ని వై దేవానామోజో హృదామోదశై వైనామంతరిక్షే చనుతే ధృత్యే స్వయమాతృన్నాముపదధాద్యంతరిక్షం వై స్వయమా తృణ్ణాంతరిక్షమేవోపధత్తే సముపధ్యామయని ప్రాణమేవాస్యాం దధాత్యథో ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతి నైవాగ్ని చనుతే స్వయమాతృణ్ణాభవతి ప్రాణానాముత్సృజ్య అథో సువర్గస్య లోకస్యానుఖ్యాత్తే దేవానాం వై సువర్గం లోకం యతాం దిశ సమౌలేయం తతజేతాదిశ్యా అపశ్యంతా ఉపదధదాభిర్వేదే దిశో త్రిగుంహనిజగ్దిశ్య ఉపదధాది దిశాం విధృప్తే దశ ప్రాణభృత పురస్తాదుపదధాది వై పురుషే ప్రాణాభిర్దశమే ప్రాణానేవ పురస్తాద్ధత్తే తస్మాత్ పురస్తాత్ ప్రాణాజ్యోతిష్మదేముత్తమాముపదధాది తస్మాత్ ప్రాణానాం వాగ్జ్యోతిరుత్తమా దశోపదధాది అక్షరా విరాట్ విరాచ్ఛందసాం జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాద్ధత్తే తస్మాత్ పురస్తాజ్యోతిరుపాస్మహే ఛందాగంసి పశుష్వాజిమయుస్తాన్ బృహత్యుదజయత్తస్మాద్బార్హతా పశవ ఉచ్యందే మాఛందరితి దక్షిణత ఉపదధాది తస్మాద్దక్షిణావృతో మాసాః పృథివీ ఛందరితి పశ్చాత్ ప్రతిష్ఠిత్యా అగ్నిర్దేవతేత్యుత్తరతవోజో వా అగ్నిరోజ ఏవోక్కరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రజాజే జగతి శత్రుగం సత్సంపద్యంతే క్షత్రికం సదక్షరా బృహదే బృహత పశవో బృహచ్చైవాస్మే పశో నవరుంధే బృహదే ఛందసా విస్వారాజ్యం పరేజాజదస్యేతావేయంతే గచ్చతి స్వారాజ్యం సప్తమాలఖిల్యా పురస్తాదుపదధాది సప్తపశ్చాత్ సప్తవేషేరణ్యా ప్రాణాద్భావవాహాంచో ప్రాణానాగం సవేర్జత్వాజమూర్ధాసిరాడితి పురస్తాదుపదధాది యంత్రేరాడితి పశ్చాత్ ప్రాణానేవాస్మే సమీచో దధాతి దేవాజ్ఞే కుర్వత తదసురా అకూర్వత దేవా ఏత అక్ష్ణయా స్తోమేయా అపశ్యంత అన్యథానోపాదధత తదసురాన్వవాజం తో దేవా అభవన్ పరాసురాయ దక్షిణయా స్తోమేయా అన్యథానోపదథాద్భ్రాదుర్జాభిభోర్జే భవత్యాభ్రాదుర్జాభవత్యా సుస్త్రిమతి పురస్తాదుపదథాదిరగ్ముఖం వై ప్రవ్రజ్ఞముఖమేవ పురస్తాన్విజాతగతి వ్యోమ సప్తదశ ఇది దక్షిణతోన్నం వై వ్యోమాన్నగం సప్తదశోన్నమేవ దక్షిణతో సత్తే తస్మాద్దక్షిణేనాన్నమజ్జతే ధరుణలేక విగుంశ ఇది పశ్చాత్ ప్రతిష్టాభాలేక విగుంశ ప్రతిష్ఠిత్యై భాంతః పంచదశ యుచ్యుత్తరత ఓజో వై భాంత ఓజః పంచదశ ఓజదేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రజాయే జయతి ప్రదోర్తిరష్టాదశగతి పురస్తాదుపదధాదిద్వౌ త్రిపదాభిపూర్వ్యజ్ఞముఖే విజాతజప్తభివత్తస్త విగుంస ఇది దక్షిణతోన్నం వా అభివక్తోన్నగుంస విగుంశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమజ్జతే వచ్చోద్వా విగుంస ఇది పశ్చాద్యద్విగుంశద్వేతేన విరాజో యద్వే ప్రతిష్టాదేన విరాజో రేవాభిపూర్వమన్నాద్యే ప్రతిష్ఠతి తపోనవదశయుచ్యుత్తరతస్తస్మాత్ సవిజోహస్తజోస్తపస్వితరో యో నిశ్చతుర్విగుంశయితి పురస్తాదుపదధాది చతుర్విగుంశత్యక్షరా గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయతి గర్భా పంచ విగుంశయితి దక్షిణతోన్నం వై గర్భా అన్నం పంచ విగుంశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమద్యత ఓజస్త్రణవదితి పశ్చాదిమే వై లోకాస్త్రణవేష్వేవ లోకేషు ప్రతిష్ఠతి సంభరణస్త్రజో విగుంశయుత్యుత్తరతస్తస్మాత్ సంజోహస్తజోః సంభార్యతర క్రతురేక త్రిగుంశయితి పురస్తాదుపదధాదివాగ్భై క్రతుర్యజ్ఞముఖం వాగ్యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయతి బ్రహ్మశ్చ విష్టపంచదుస్త్రిగుంశయితి దక్షిణతో వా ఆదిత్యో బ్రహ్మశ్చ విష్టపం బ్రహ్మవర్తసమేవ దక్షిణతో తస్మాద్దక్షిణోర్ధ బ్రహ్మవర్తసిదర ప్రతిష్టాత్రయస్త్రిగుంశయతి ప్రతిష్ఠిత్యైనాగశ్రిగుంశయుత్యుత్తరదస్సు వర్గో వై లోకో నాగస్సు వర్గస్య లోకస్య సమష్ట్యై అగ్నేర్భాగోసేది పురస్తాదుపదథాదిజ్ఞముఖం వా అగ్నిర్యజ్ఞముఖం దీక్షాజ్ఞముఖం బ్రహ్మయజ్ఞముఖం త్రివృద్యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయతి నృచక్షసాం భాగోసేతి దక్షిణతః శుశ్రవాగుం సో వై నృచక్షసోన్నం ధాతా ధాతారేవాస్మా అన్నమపి దధాది తస్మాజ్జాతోన్నమత్తి ద్రగ్స్తృతగం సప్తదశస్తోమయిత్యాహాన్నం వై జనిత్ర మన్నగం సప్తదశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమజ్జతే మిత్రస్య భాగోసేతి పశ్చాత్ ప్రాణో వై మిత్రో పానో వరుణ ప్రాణాపానావేవాస్మిన్ దధాతి దివో వృష్టిర్భాదాస్కృతా ఏక విగుంశస్తో మనిద్రాః ప్రతిష్టా వా ఏక విగుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగోసేత్యుత్తర తపోజో వా ఇంద్రవోజో విష్ణురోజః క్షత్రమోజః పంచ దశ ఓజ దేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రజాయేతయతి వసూనాం భాగోసేతి పురస్తాదుపదథాదియజ్ఞముఖం వై వసవో యజ్ఞముఖగం రుద్రాయజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖమేవ పురస్తాద్యాజయత్యాదిత్యానాం భాగోసేతి దక్షిణతోన్నం వా ఆదిత్యా అన్నం మరుతోన్నంగర్భ అన్నం పంచ విగుంశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనా మధ్యదే భాగోసేతి పశ్చాత్ ప్రతిష్టా అతిథి ప్రతిష్టా పూషా ప్రతిష్టా తృణవ ప్రతిష్ఠిత్తే దేవస్త సవితుర్భాగోసేత్యుత్తరతో బ్రహ్మ వై దేవ సవిత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్ధసేవోత్తరతో ధప్తేతస్మాదుత్తరోర్ధో బ్రహ్మవర్ధసితర సావిత్రవతే భవతి ప్రసూచేతస్మా బ్రాహ్మణానాముదే సని ప్రసూతా ధర్తశ్చతుష్టోమయి పురస్తాదుపదధాది యజ్ఞముఖం వై ధర్తో యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయావాణాం భాగోసేది యక్షణతో మాసా వేయావా అర్ధమాస అజావాస్తస్మాద్దక్షిణామృతో మాసా అన్నం వేయావా అన్నం ప్రజా అన్నమేవ దక్షిణతో ధత్తేతస్మాద్దక్షిణేనాన్నమద్య దర్భూణాం భాగోసేది పశ్చాత్ ప్రతిక్షత్యే విభక్తోష్ణాచత్వారికం సజ్జత్తరతో నయో లోకయో సవేర్యత్వాయ తస్మాదిమౌ లోకౌ సమావందేర్యౌ యస్య ముఖ్యపతేః పురస్తాదుపథీదం తే ముఖ్యదేవ భవత్యాస్య ముఖ్యో జాయతే యస్యాన్నపతేర్దక్షిణతోత్యన్నమాస్యాన్నాదో జాయతే యస్య ప్రతిష్టావతేః పశ్చాత్ ప్రత్యవతిష్ఠతి యస్యౌజస్మతేరుత్తరతపోజస్మ్యేవ భవత్యాస్యౌజస్మీ జాయతేర్కో వా ఏషయదగ్నిస్తస్యైతదేవ స్తోత్రమేతచ్ఛస్త్రయ్యదేషా విధా విధీయతేర్కదేవ తదర్క్యమను విధీయతేత్యన్నమాస్యాన్నాదో జాయతే యస్యైషా విధా విధీయతేజవుచైనామేవం వేద సృష్టేరుపదధాది యథా సృష్టమేవావరుంధేన వా ఇదం దివాననక్తమాసీదవ్యావృత్తం తే దేవాదేతావ్యుష్టేరవశ్యంతాపదతో వా ఇదం వ్యౌచ్ఛద్యస్యేత ఉపధేయం దేవ్యేవాస్మా ఉచ్ఛత్యథోతమదేవాపహతే ఛద్యస్యేత ఉపధేయం దేవ్యేవాస్మా ఉచ్ఛత్యథోతమదేవాపహతే అగ్నే జాతాన్ ప్రణుదానః సపత్నానిది పురస్తాదుపదధాది జాతానేవాద్రుయాన్ ప్రణుదతే సహసా జాతానిది పశ్చాజ్జలిష్యమానానేవ ప్రతినుదతే చతుశ్చత్వారికం శస్తామతిది దక్షిణతో బ్రహ్మవర్చసం వై చతుశ్చత్వారికం సో బ్రహ్మవర్చసమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణోర్ధో బ్రహ్మవర్చసితర షోడశస్తోమయిత్యుత్తరతమోజో షోడశ ఓజదేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభేయాజేతయది వజ్రో వై చతుశ్చత్వారిగుంశో వజ్ర షోడశో యజేతే ఇష్టకే ఉపరిధాదిరాగశ్చైవ జలిష్యమాణాగశ్చ భ్రాతృవ్యాన్ ప్రణుద్య వజ్రమను ప్రహరిస్తే పురేషవతే మధ్య ఉపదధాది పురేషం వై మధ్యమాత్మనః సాత్మానమేవాగ్నిం చను దేశాత్మాముష్మిన్ లోకే భవతి దదేవం వేదైతా వా అసపత్నానామేష్టకారస్యైత ఉపధేయం దేనాస్య సపత్నో భవతి పశుర్వా ఏషయదగ్నిర్విరాజముత్తమాయాం చిద్రామువదధాది విరాజమేవోత్తమాం పశుషు దధాది తస్మాత్ పశుమానుత్తమాం వాచం వదతి దశ దశోపదధాది సమేర్యత్వాయాక్ష్ణయోపదధాది తస్మాదక్ష్ణయా పశవోంగాని ప్రహరంది ప్రతిక్షజ్జైలాని మే ఛందాగం సువర్గ్యాన్యాసంతైర్దేవాసువర్గం లోకమాజం తేన రజోశ్రామ్యం తే తపోదాని తపసావశ్యం తేభ్యదేతాయిష్టకాని రమిమదేవశ్చందోపాదాభిర్వేదే సువర్గం లోకమాజనయదేతాయిష్టకా ఉపదధాదిజాన్యేవ ఛందాగం సువర్గ్యాణి తైరేవ యజమాన సువర్గం లోకమేతి యజ్ఞేన వై ప్రజాపతి ప్రజా స్తోమభాగైరేవాజగత్స్తోమభాగా ఉపదధాది ప్రజారేవదంతిమానస్యదే బృహస్పతిర్వాహేతజ్ఞస్తేజస్సమభరద్యత్స్తోమభాగాయత్స్తోమభాగా ఉపదధాది సదేతసమేవాగ్ఞంచనుదే బృహస్పతిర్వా ఏతాం యజ్ఞస్య ప్రతిష్టామవశ్యజ్జత్స్తోమభాగాయత్స్తోమభాగా ఉపదధాది యజ్ఞస్య ప్రతిష్ఠద్యే సప్త సప్తోపదధాది సవేర్యద్వాయతి సోమధ్వే ప్రతిష్ఠిత్యై రశ్మిదేవాదిత్యమసత ప్రేతిరితి ఘర్మమన్వితిరితిదివగం సంధిరిక్షంతరిక్షం పృథివీంభయతి వృష్టిం ప్రవేత్యహరను వేతి రాత్రిముషిగి దివసోన్ ప్రగేతయితి రుద్రాన్ సుతిరిత్యాదిత్యానోజతి పితృగిస్తంతురితి ప్రజాహృతనాషాడితి పశూన్ ప్రేమదిత్యోషధీరభిజితసిదుక్తగ్రావేంద్రాజద్వేంద్రం చిన్వేత్యేవ దక్షిణతో వజ్రం పరిజౌహదభిజిచ్చేదా ప్రజా అపప్రాణాసృజాస్వధిపతిరసేత్యేవ ప్రాణమదధాజ్యం దేత్యపానగం సకం సర్పయతి చక్షోధాయతి శ్రోత్యంతాః ప్రజాః ప్రాణతేరపానదేః పశ్యంతి శృణ్వతేర్న మిథుని అభవంతాసోమిశనమదధాత్తాః ప్రజా మిథుని భవంతేర్న ప్రాజాయంతః సగం రోహసి రోహసేత్యేవ ప్రాజనయత్తాః ప్రజాః ప్రజాదాన ప్రత్యతిష్టం తాపసుకోసి వేషశ్రుడ శివస్యష్టిరసేత్యేవైషు లోకేషు ప్రత్యస్థాపయద్యదాహ వసుకోసి వేషశ్రిరసిమస్యష్టిరసేతి ప్రజా ఏవ ప్రజాతా ఏషు లోకేషు ప్రతిష్టాపయతి సాత్మాంతరిక్షం రోహతే ప్రాణో ముష్మిం లోకే ప్రతిష్ఠత్యర్ధుకః ప్రాణపానాభ్యాం భవతి యదేవం వేద నాగసద్భిర్వై దేవాస్వర్గం లోకమాయం తన్నాగసదాన్నాగసత్వై యన్నాగసతముపదధాతి నాగసద్భిరేవ యజమానస్వర్గం లోకమేది సువర్గో మే లోకో నాగో యస్యేదా ఉపధేయం తేనాస్మాకం భవతి యజమానాయ ధనం వై నాగసతో యన్నాగసత ఉపదధాత్యాయతనమేవ యజమానః కురుదే పృష్ఠానాం వా ఏతత్తేజః సంభృతం యన్నాగసత జన్నాగసద ఉపదధాది పృష్ఠానామేవ దేధోబంధే పంచచోడా ఉపదధాత్యప్సరస ఏవైన మేతా భూత అముష్మిం లోక ఉపశేరే చోదనోపానీరేవైత యజమానస్య యం విశ్యాత్తముపదధ్యాదే దేతాభ్యదేవైనం దేవతాభ్యావృష్టతిమాచ్చత్యుత్తరానాగసద్భ ఉపదధాది యథా జాయమానీయ గృహేషు నిషాదయతి తాదృగేవత ప్రాచీముత్తమాముపదధాది తస్మాత్ ప్రాచీపమ్యం వాస్తే స్వయమాగృణ్ణాంచ వికర్ణేంచోత్తమే ఉపదధాది ప్రాణో వై స్వయమాతృణ్ణాయుర్వికర్ణీ ప్రాణం చైవాయుశ్చ ప్రాణానాముత్తమౌ ధత్తే తస్మాత్ ప్రాణశ్చాయుశ్చ ప్రాణానాముత్తమౌ నాణ్యాముత్తరామిష్టకాముపదధ్యాద్యదన్యాముత్తరామిష్టకాముపద ధ్యాత్ పశూనాం చ యజమానస్య చ ప్రాణం చాయుశ్చాపి దధ్యాత్ తస్మాన్నాన్యోత్తరేష్పగోపధేయాస్వయమాతృణ్ణాముపదధాద్యసౌ వై స్వయమాతృణ్ణామోమేవోపధత్తే సముపధారయతి ప్రాణమేవాస్యాందధాత్యసో ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతినైవాగ్మిం చ నుదే స్వయమాతృణ్ణా భవతి ప్రాణానాముచ్చృత్యాసోసు వర్గస్థ లోకస్యానుఖ్యాత్యా ఏషా వై దేవానాం విగ్రాహంతిర్యద్వికర్ణే యద్వికర్ణేముపదధాది దేవానామేవ విగ్రాహన్మను విక్రమద ఉత్తరత ఉపదధాది తస్మాదుత్తరత ఉపచారోగ్నిర్వాయుమతే భవతి సమిధ్యై ఛందాగస్సుపదధాది పశవో వై ఛందాగంసి పశూనే వరుంధే ఛందాగంసి వై దేవానాహం వామం పశవో వామమేవ పశోన వరుంధరే తాగం హవే యజ్ఞశేనశ్చైత్రియాయణశ్చిజం విదాంచకారదజా వై స పశూన వరుంధజతేముపదధాది పశూనే వరుంధే గాయత్రీ పురస్తాదుపదధాది తేజో వై గాయత్రీ తేజదేవ ముఖదో ధత్తే మూర్ధన్వదే భవంతి మూర్ధానమేవైనగం సమానానాహంకరోతి త్రిష్టుభ ఉపదధాదీంద్రియం వై త్రిష్టుకిం ద్రియమేవాధత్తే జగతేరుపదధాది జాగదా వై వశవః పశూనేవరుంధే నుష్టుభ ఉపదధాది ప్రాణావా అనుష్టు ప్రాణానాముత్సృష్ట్యే బృహదేరుష్ణిహా పంక్తేరక్షరపంక్తేరితేషురూపాణి ఛందాగస్ ఉపదధాది విషురూపా వై వశవః పశవ ఛందాగం శ్రీ పితృలోపానేవ పశూన వరుంధే పితృలోపమస్య గృహే దృశ్యతే యస్యైత ఉపధేయం తేజపుచైనా ఏవం వేదాదిఛంద సముపదధాకృతి ఛందావే ఛందాగుంసి సర్వేభిరేవైనం ఛందోభిశ్చును దేవష్ణవాదేషా ఛందసాంగిలది ఛంద ఇలది ఛంద సముపదధాది వష్మై వైనగుం సమానానాం కరోతి ద్విపదా ఉపదధాది ద్విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై సర్వాభ్యో వై దేవతాభ్యోగ్నిశ్చేయతేజత్సజుజో నోపదద్ధాద్దేవతాస్యాగ్నిం వృంజేరణయత్సజుజ ఉపదధాత్మనైవైనగుం సజుజం చను తేనాగ్నినా వ్యర్థదేథో యథా పురుషస్నావభిః సంతత ఏవమేవైనాగ్నిః సంతతోగ్నినా వై దేవాస్వర్గం లోకమాజంత అమోహృత్తికా అథమనిజశ్చేత ఉపధీయం దేశవర్గ లోకమేది గచ్చతి ప్రకాశం చిత్రమేవ భవతి మండలేష్టక ఉపదధాతి మే వై లోకా మండలేష్టకాది మే ఖలు మై లోకా దేవపురా దేవపురా దేవ ప్రవిశతి నాత్రిమార్చత్యగ్నిశక్యానో విశ్వజ్యోతిష ఉపదధాతి మానే వేదాభిర్లోకాన్ జ్యోతిష్మదః కురుతే సో ప్రాణానే వేదా యజమానస్య దాధ్రత్తేతా వై దేవతా సువర్యా సాయేవాన్వారభ్య సువర్గం లోకమేతి వృష్టి సమేరుపదధాది వృష్టిమేవాంధే కథోపదధ్యాదేకమృతం వర్షేదను పరిహారకం సాధి తస్మాత్ సర్వానుతోనువర్షది పురోవాదసని రసేత్యాహై తద్వై వృష్టిరూపం రూపేణైవ వృష్టిమవరుంధే సంయానే భర్వై దేవాదిమాన్ లోకాన్ సమజస్తత్సంయానీనాగం సంయాని త్వై యత్సంయానేరుపదధాది యథాప్సునా వా సంజాప్యేమేవై యజమాన ఇమాన్ లోకాన్ సంజ్ఞా విప్లవో వా ఏషోగ్నేర్యత్సంజ్ఞానేరుపదథా విప్లవమేవైదమగ్నజ ఉపదథాత్యుదయ స్త్రీదా సూపహిదా స్వాపోగ్నిగం హరంత్య హృదయవాస్యాగ్నిరాదిత్యేష్టగా ఉపదథాత్యాదిత్యా వాదేదం భోజ్యే ప్రతినుదం తేజోలం భోజ్యే సంభోజం న ప్రాప్నోత్యాదిత్యాయైన భూదింగమజం దసౌ వాదేతస్యాదిత్యోదశమాదిత్యేజోగ్నిద్వానరోచతే యదాదిత్యేష్టకా ఉపదథాద్దశావేవాస్మిన్నాదిత్యోరుచం దధాది యథాసౌ దేవానాగుం రోచత ఏవమేవేష మనుష్యానాగుం రోచతే హృదేష్టకా ఉపదథాత్యేతద్వా అగ్నే ప్రియం ధామయద్భృతం వృజేణైవైనం ధామ్నా సమర్థగద్దసో తేజసానుపరిహారగుం ేవాస్మిందేజోదధాది ప్రజాపతిరగ్నిమచిమిదశయశసాధదశేత యశోదా అపశ్యత్తాపాధత్తాభిర్వై సయస ఆత్మన్నధత్తయద్యశోదా ఉపదధాది యశ దేవాభిర్యమాన ఆత్మం ధత్తే పంచోపదధాదిపాంగః పురుషో యావానేవ పురుషస్తస్మిన్ యశోదధాది దేవాసురా సంయత్త ఆసన్ కనీజాగుంసో దేవా ఆసన్ భోజాగుంసో సురాస్తే దేవా ఏతావిష్టక అవశ్యంతాపుపాదధత భోజస్కృతసేవ భోజాగుంసో భవన్ వనస్పతిభిరోషధేభిర్వరివస్కృతసే కేమామజన్ ప్రాచ్యసేది ప్రాచీం దిశమజన్మోర్ధ్వాసేత్యమోమజన్నం దరిక్షసదస్యంతరిక్షే సీదేత్యంతరిక్షమజంతతో దేవా భవన్ పరాసురాజశ్చేత ఉపధీయం జయ భూయానేవ భవత్య భీమాన్ లోకాన్ జయతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృజా భవత్య సుషరశిష్యేన సదసేత్యాహై తద్వా అగ్నేరూపగం రూపేణైవాగ్నిమవరుంధే పృథివ్యాస్త్వా ద్రవిణే సాదయామేభ్యా హేమానే వేదాభిర్లోకాన్ ద్రవిణామదః కృతాదుష్యా ఉపదధాత్యాయురేవాస్మిన్ ేత్యాహైతం అగ్నే ప్రియం ధామ ప్రియమేవాస్ధామో దిదావే సగోరభావ్యే వైన పరిధత్తే పాంచజన్యేష్వ్యేధ్యగ్నయుద్ధ్యాహేషవ అగ్ని పాంచజన్యోజ పంచచతీకస్తస్మాదేవమాహర్తవ్యా ఉపదధాత్తే తద్వారుతూనా ప్రియం ధామ ఎదృతవ్యాతూనామే ప్రియం ధావరుంధే సుమేకయుద్ధ్యాహ సంవత్సరో వై సుమేక సంవత్సరస్యవ ప్రియం ధామోపాప్నోతి ప్రజాపదే రక్షస్వయత్తరాపదత్తదశ్వభవద్యదశ్వయత్తదశ్వస్యాశ్వత్వం వందేవ అశ్వమేధేనైవ ప్రత్యదసురేష వై ప్రజాపతికం సర్వం కరోతి యోశ్వమేధేన గజదే సర్వదేవ భవతి సర్వస్య వా ఏషా ప్రాయశ్చిత్తిః సర్వస్య భేషజగం సర్వం వాజేదేన పాప్మానం దేవ అదరన్న వివాజేదేన బ్రహ్మహత్యామదర సర్వం పాత్మానంతరదితరది బ్రహ్మహత్యాయోషమేతేనయుచైనమేవం వేదోత్తరం వేద ప్రజాపదే రక్షస్వయస్మాదశ్వస్యోత్తరతో మద్యం దిదక్షిణతోన్యేషాం వసూనాం వైదశక్రణో భవత్యప్సుజో నిర్వా అశ్వోప్సుజో వేదసస్వజే వైనయ్యో నౌ దక్షాయదుష్టోమస్తోమో భవతి సరగ్ధవా అశ్వస్య సఖ్యా సంతేన వ్యజయంత సజేతరపశ్చత్తాపాధత్తాభిర్వై సతనవమింద్రుజం వీరుజమాత్మన్న ధత్తతతో దేవా అభవన్ పరాసురా యదింద్రధనోరుపదధాదేనుపమేవతాభిరింద్రుజం వీరుజం యజమాన ఆత్మన్ ధర్తే ఛోసేంద్రమేవాండగం సతమంచను భవత్యాత్మనా పరాస్య భ్రాతృజో భవతి యజ్ఞో దేవేభ్యోపా మత్తమవరుధన్నాశక్నువం తజేతా యజ్ఞధనోరపశ్యం తాపుపాదధదతాభిర్వైతే యజ్ఞమవారుంధత యజ్ఞధనోరుపదధాతి యజ్ఞమేవ తాభిర్యజమానోవరుంధే త్రయస్త్రగం శతముపదధాతి త్రయస్త్రగం సద్వే దేవతా దేవతా ఏవరుంధే ఛోసాత్మానమేవాగ్నిగం శతమంజుముదే సాత్మా విష్ణుం లోకే భవతి జయేవం వేద జ్యోతిష్మదేరుపదధాతి జ్యోతి ేతాభిర్వా అగ్నిశ్చితోజ్వలజితాభిరేవై నగుం సమింధ ఉపయోరస్మై లోకయోజ్యోతిర్భవతి నక్షత్రేష్టకా ఉపదధాత్యేతాని వై దివో జ్యోతిగం శ్రియాణ్యేవారుంధే సుకృతాం వాజేతాని జ్యోతిగం శ్రియన్నక్షత్రాణి తాన్యేవాప్నోసో అనుకాశమే వైదాని జ్యోతిగం శ్రీకృతే లోకస్యానుక్షాత్రియత్స స్పృష్టా ఉపదధ్యా దృష్టిలోకమిదధ్యాతవర్షుక పర్జన్యశ్చాదసగ్ఞస్పృష్టా ఉపదధాది దృష్ట్యా ఏవ లోకం కరోతి వర్షుక పర్జన్య భవతి పురస్తాదన్యా ప్రదేశేనుపదధాది పశ్చాదన్యా ప్రాచేస్తస్మాత్ ప్రాచీనాని చ ప్రదేశీనాని చ నక్షత్రాణ్యావర్తంతే ఋతవ్యా ఉపదధాత్రితోపదధాది తస్మాద్వంద్వమృతమాచిరంతరిక్షమివ్వాషాద్వంద్వమన్నాశిషోపదధాస్వమధ్య ధృత్యా అంతఃశ్లేషణం వాతవ్యాతవ్యాపదధాచితేనాధత్యా అవగామనోపదధాత్యేషా వా అగ్నేయో నిస్సయో నిమేవా ఉవాచ విశ్వామిత్రో జ్రహ్మణాన్యస్త ఉపధీయాం తేజవుచైనా ఏం వేదతి సంవత్సరో వాజేదం ప్రతిష్టాదేను దేజోర్నిద్వాన ప్రతిష్టది పంచమోర్వాశ్చితజో భవంతిను దేషడ్వారితవ సంవత్సర ఋతుష్వే సంవత్సరే ప్రతిష్టత్యేత వా అధిపత్నేర్నామేష్టకాయస్ ఉపధీయ శరీరం దేధిపతిరేవ సమానాభవతిజం దుశ్యాతముపదధ్యాభ్యదేవైనం దేవతాభ్యామిష్యతి తాజగాత్మార్చత్రంగిరసస్సువర్గం లోకైరం తోజాయజ్ఞస్య నిష్కృతిరాసేత్తామిషభ్యః ప్రత్యౌహంతద్భిరణ్యమభవద్భిరణ్యశుల్కైః ప్రోక్షతి యజ్ఞస్య నిష్కృత్యాసోభేదమేవాస్మై కరోర్గసో రూపేణైవైనకుం సమర్థయద్దశో హిరణ్యజ్యోతిషైవ సువర్గం లోకమేతి సాహస్రవతా ప్రోక్షతి సాహస్రః ప్రజాపతిః ప్రజాపతేరాప్త్యామే అగ్నజిష్టగాధే నవః సంవిద్యాహతే నూరేవైనా కురుతే తా ఏనం గా మధుఘా అముప్రాముష్మిన్ లోక ఉపతిష్టంతే రుద్రో వాదేషయదగ్నిస్స జేతలిహి జాతో జలిహి సర్వశ్చితస్స యథావత్సో జాతస్తనం ప్రేప్సత్యేవం వాదేష జేతలిహి భాగధేదం ప్రేప్సతి తస్మై యదాహుతిర్న జుహుజాదద్ధర్జుం జగజమానం జద్ధాలేచ్ఛద రుద్రేయం జుహోతి భాగధేదేనైవైనగుం సమయధునాత్మార్చత్తద్ధర్జుం న యజమానో యగ్రాణ్యాణాం పశూనాం వయసా జుహుజాగ్రాణ్యా పశోక్షిజాత్మేద్యారణ్యానామారణ్యాంజత్తిలజవాగ్వాహుజాగ్గమేధుగజవాగ్వాణగ్రాణ్యాశోనహిరస్తిరారణ్యాశోఖల్వాహురణాహుతిర్వైధక్తిలాస్తగమేధుకాశ్చేత్కదక్షేరేణ జుహోత్యాగ్నేదేవాజేషాగదజాహుక్యైవహోజనగ్రాణ్యాన్ పశోనహిరస్తినారణ్యానంగిరసస్సువర్గం ఘర్మం ప్రాశించాం సా శోచం దేవర్ణం పరాజహేతసో భవత్తమర్కవర్ణేన జుహోది సజో నిష్టా వే రుద్రస్ స్వాయామేవరుద్రం నిరవదయమాయామిష్టకాయాం జుహోత్యంతదేవ రుద్రం నిరవదయతే త్రేధాని భక్తం త్రయజిమే లోకాజిమానేవ లోకాన్ సమావద్వేర్జాన్ కరోతి యత్తగ్రేయోత్యచేయత్తచేయతి త్రయజిమే లోకాయేభ్యజైవైనం లోకేభ్యశ్రమయతి తిస్ర ఉత్తరా ఆహుదేర్జుహోతి షట్ సంవర్జంతే షడ్వారితవ ఋతుభిదేవైనకుం శమయతి యదనుపరిక్రామం జుహుజానం దనమజాలినకుం రుద్రం కురుజాదసో ఖల్వాహు కస్యాం వాహదిశి రుద్రః కస్యాం ేత్యనుపరిక్రామేవోతమపరివర్గమేవైనకుం శమయత్యేతా వైదేవాహ స్వర్గ్యాయాముత్తమాస్తాయజమానం వాచయతి ఆభిరేవైనకుం సువర్గం లోకం విమయతి యం దృశ్యాత్తస్య సంచరే పశూనాన్యస్యేద్య ప్రసమః పశురభితిష్ఠతి సాత్వార్చతి అశ్వన్నోర్జమిది పరిషించతి మార్జయత్యే వై నమసో తప్పజత్యేవ సజయనం నృప్తోక్షుద్ధ్యన్న శోచన్నముష్మిన్ లోక ఉపతిష్టతే తృప్యతి ప్రజదా పశుభిర్జదేవం వేరదాన్నషమూర్జం సద్దమరుదస్తగోరరాణాయిత్యాహాన్నం వావూర్గన్నం మరుతోన్నమే వాంఛేష్మగ్రస్తే క్షుతముందే సుగృచ్ఛతు యం విష్మయుజ్జాహజమేవద్వేష్టితమస్య క్షుధాతి సుచాచ పరిషించన్ పర్యజతి త్రివృద్వా అగ్నిర్జావానేవాగ్నిస్తస్య శుచకుం శమయతి త్రిపునః పర్యజతి షట్ సంవర్జంతే షడ్వారితవ ఋతుభిరేవాస్య శుచకుం శమయత్యపాం వాదేదత్పుష్పయ్యద్వేదసో భాగం సరోవకా వేదస శాఖజా చావకాభిశ్చ వికరిషత్యాపో వై శాంతాభిరేవాస్య శుచకుం శమయతి యో వా అగ్నిం చితం ప్రథమః సురధిక్రామదేశ్వరోవేదగం సుచాప్రదహో మండూకేష వై పశూనామనుపజీవనేజో నవాదేషగ్రామ్యేషు పశుషుహితో నారణ్యేషు తమేవ సుచార్పయత్యష్టాభిర్వికరిషత్యష్టాక్షరా గాయత్రే గాయత్రోర్నిర్జావానేవాన్యస్తస్య శుచకుం శమయతి పాపకమదేభిరన్నం వే పాపకోన్నేనైవాస్య శుచకుం శమయతి మృత్యురువా ఏష యదగ్నిర్ బ్రహ్మణ జ్రోపయ్యకృష్ణాజినం కాష్ణేపాన ఉపముంచే బ్రహ్మణైవ మృత్యోరంతర్ధత్తేంతర్మృత్యోర్ధత్తేంతరం నాద్యాదిత్యాహురణ్యాముపముంచాంతరేవ మృత్యోర్ధత్తేవాన్నాద్యగం రుంధే నమస్తే నమస్కృందే వసేదాగం సముపచరం చందంతే అస్మత్తపంతు హేతయ్యాహయమే శుచార్పయతి పావకోస్మద్భగం శివా భవేత్యాహాన్నం వై పావకోన్నమే వరుంధే ద్వాభ్యామధిక్రామతి ప్రతిష్ఠిత్యాపస్యవదేభ్యాగుంశాంచే హృహదే వడి దివ్యాఘారయతి పంచాహుద్రాయజ్ఞముఖమారభతేఘారయతి తస్మాదక్ష్ణజా పశవాంగాని ప్రహరందేవహత్కూర్యాజాతజామాస్తవహత్కారస్యాజన్నవహత్కూర్యాద్రక్షాగుంశజ్ఞగోన్నవృత్యాహ పరోక్షమే వహత్కరో దినాస్య జాతజామావహత్కారో భవతి న యజ్ఞం రక్షాగుంశ్ఞంది హుతాదో వా అన్యే దేవ అహుతాదోన్యేతానగ్నిచిదేవో భజాన్ ప్రీణాది దేవా దేవానామితి దద్ధామధుమిశ్రేణావోక్షది హుతాదశ్చైవ దేవాన హుతాదశ్చ యజమానః ప్రీణాది తే యజమానం ప్రీణం దిదధ్మేవ హుతాదః ప్రీణాది మధుషా హుతాదో రామ్యం వారేతదన్నయ్యద్ధ్యారమ్యం మధు యద్ధామధుమిశ్రేణావోక్షద్భజశ్చావరుధ్యే గృముష్టినావో ప్రాజాపత్యో వైగ్రముష్టిస్త జో నిద్వాజద్వాభ్యాం ప్రతిష్ఠిత్యా అనుపరిచారమవోక్షత్యపరివర్గమే వైనాన్ వేణాది వివాదేష ప్రాణే పశుభేధ్యోగించన్మన్నధి క్రామది ప్రాణద అపానద ఇత్యాహ ప్రాణానేవాత్మం ధత్తే వచ్చోదా పరిబోద ఇత్యాహ ప్రజా వైవర్చ పశవో పరివ ప్రజామేవ పశూనా ఆత్మం ధత్పరింద్రో వృత్రమహంతం వృత్రో హతశ్వభోగైరసిలాత్సేతామగ్నేకమత ఆహుజమపశ్యప్తామజుహోత్తస్యాగ్నేకమాశ్రేణ భాగేదేన ప్రేతశోడశధా వృత్రస్త భోగానభ్యతహద్వైష్మగమ్మణేన ఆత్మనో నిరముచ్చదజదగ్నేకమత ఆహుతిం జుహోత్యగ్నిరేవాస్యానేకమాన్ శ్రేణ భాగేదేన వేద మానమపిదహది వైష్కర్మణేన ఆత్మనో నిర్ముచ్యతేజం కామజేత చిరం ఆత్మనో నిర్ముచ్యేతేకైకం దస్త జుహుయాచిరమేవ ఆత్మనో నిర్ముచ్యతేజం కామజేత దాయక్ ఆత్మనో నిర్ముచ్యేతేది సర్వాణి తస్యానుద్రుత్త జుహుయాత్ తాజకేవ ఆత్మనో నిర్ముచ్యతే సోఖరుణానైవ సూక్తాభ్యాహం జుహోదినానైవ సూక్తయోర్వే తథో ప్రతిష్ఠిత్యై ఉదయనముత్తరాన్నజయతి సమిత ఆదధాదియసాజనయ్యత్ వసంకరోది తాదృగేవ దత్తిస్ర ఆదధాది త్రివృద్ధ్వా అగ్నిర్యావానేవాగ్నిస్తస్మై భాగధేయం కరోత్యౌదుంబరేర్భవన్యోర్గ్వా ఉదుంబరవోర్జమేవాస్మాపి దధాత్యుదుత్వా విశ్వే దేవా ఇత్యాహ ప్రాణా వై విశ్వే దేవా ప్రాణైరేవై నముద్యచ్చతే ఫలం ద్యచిత్తి హయస్మాజైనం చిత్తాయోగ్యక్షనైవైనగం సమర్థజతి పంచదిశో దైవేర్యజ్ఞమబంధుదేవేరిత్యాహదిశోష్యేషోనుమజిందుర్మతిం బాధమానా ఇత్యాహ రక్షసామవహద్దే రాజస్పోషే యజ్ఞపతిమా భజంతేరిత్యాహ శవో వై రాజస్పోష పశూనే వరుంధే షడ్భిర్హరతి షడ్వారితవరతిభిరేవైనగం హరతి ద్వేపది భవతో రక్షసామవహద్దే సూర్యరశ్మిర్హరికేశ పురస్తాదిత్యాహ ప్రసూర్జే సతః పావకాశిషోణో దుషంతానిత్యాహాన్నం వై పావకోన్నమే వరుంధే దేవాసురా సంయత్తా ఆసంతే దేవాయే తద ప్రతిరథమపశ్యంతే నమైతే ప్రత్యసురానజం తద ప్రతిరథస్య ప్రతిరథత్వం గత ప్రతిరథం ద్వితీయోగాన్వా ప్రత్యేవతేన యజమానోభ్యాద్రువ్యాంజయత్యథో అనభిజితమేవాభిజయతి యశబ్జం భవతి దశాక్షరాభిరాజయమౌ లోకౌ విధితావనయోర్లోకజోర్విధృత్యాసో దశాక్షరాభిరాడన్నం విరాడ్ విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్టత్యసది భవా అంతరిక్షమంతరిక్షమివాగ్నేంద్రమాగ్నేధ్యేష్మానం నిదధాది సత్వాదద్వాభ్యాం మృదిష్ఠిత్యై విమానదేశ దివో మధ్య ఆస్తరిద్యాహం జయ వైదజామిమీతే మధ్యే దివో నిహితః కృష్ణిరశ్మేత్యాహాన్నం వై కృష్ణన్నమే వామయుంధే చతుర్భిరాగుచ్ఛాదేతి చత్వారి ఛందాగం సిఛందోభిరేవేంద్రం విశ్వావీవృధం నిద్యాహ వృద్ధిమేవో వావర్తతే వాజానాగుం సత్పతిం పతిమిత్యాహాన్నం వై వాజోన్నమే వరుంధే సుమ్మహోర్యజ్ఞో దేవాలం వాచవక్షదిత్యాహ ప్రజా వై పశవః సుమ్నం ప్రజామేవ పశూనాత్మం ధద్దే దక్షదగ్నిర్దేవో దేవాలం వాచవక్షదిత్యాహ స్వగాగత్యై వాజస్య మా ప్రసవేణో గ్రాభేణో దగ్గ్రభేదిత్యాహ సౌ వా ఆదిత్య ఉద్యన్నుగ్రాభదేశ నిమ్రోచన్ నిగ్రాభో బ్రహ్మణైవాత్మానము గృహాది బ్రహ్మణాభ్రాదృజన్ని గృహాది వాచేమను ప్రతిశంప్రే విద్వానిద్రాహదేవలోకమే వైతజో వర్తతే క్రమద్ధమగ్నినానాగమిత్యాహేమానే వైతజా లోకాన్ క్రమతే పృథివ్యా అహముదంతరిక్షమానుహమిత్యాహేమానే వైతజా లోకాన్ సమానోహరి సువర్గంతో నాపేక్షంతరిద్యాహ సువర్గమే వైతజా లోకమేత్యగ్నే ప్రేహి ప్రసమో దేవజతామిత్యాహో భజేష్వే వైతజా దేవ మనుష్యేషు చక్షుర్దధాది పంచభిరధిక్రామతి పాందో యజ్ఞో జావానేమ యజ్ఞస్తేన సహసు వర్గం లోకమేది నక్తోషాసేది పురోణు వాక్యామన్వాహ ప్రత్యా అగ్నే సహస్రాక్షేత్యాహ సాహస్ర ప్రజాపతి ప్రజాపదేరాబ్ధే తస్మై తే విధేమ వాచాదస్వాహేత్యాహాన్నం వై వాచోన్నమే వరుంధే రథినః పూర్ణామౌదుం పదేయస్వలమాతృ ేదభ్యోర్గుదంబరోసౌ స్వలమాతృణ్ణామిష్యామేవోర్జం దధాతి తస్మాదముతోర్వాచీమోర్జముపదేవామస్థిభిః సాదయతి త్రిబుద్వాగ్నిర్జావానేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయతి ప్రేద్ధో అగ్నేదీ పురోణజిత్యౌదుంబలీమా దధాచ్చేషా వై సూర్మేకం నకావచ్చేతయా హస్మ వై దేవా అసురాణాగుం శతతరుహాగు స్త్రిజుం హంతేతయా సమిధమా తథాజమద్రమే వైదచ్చదగ్నిజమానో భ్రాతృజాజ ప్రహరజస్తృత్యా అశంబట్కారం విధేమదే పరమే జన్మన్నగ్నగిరి వైకంకతే మా దధాతి భాదేవారుంధేతాగుం సపితుర్వరేణ్యస్తామితి శమేమజీపుంశాంజా అగ్నిర్వాహవా అగ్నిచితం దుహేగ్నిచిద్వాగ్నిం దుహేతాగుం సపితుర్వరేణ్యస్త చిత్రామి ద్రాహేషవా అగ్నేర్దో హస్తమస్య కణ్వరే వశ్రాజసో వేత్తేన హస్మై నగుం సదుహేయదే తజా సమిధమా దధాత్యగ్నిచిదేవ తదగ్నిం దుహే సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇత్యాహ సప్తైవాస్య సాప్తాని క్రీణాది పూర్ణజాజోది పూర్ణలి బహి ప్రజాపతి ప్రజాపతేరాప్తిన్యో నజాజోరిన్యో నాధ్యేజాపతి ప్రజానాగం సృష్ట్యా అగ్నిర్దేవేభ్యో నిలాజత సదిశో నవ్రామిషజుహ్వన్మనసా దిశోధ్యాదే దిగ్భజే వై నమవృంధే తధునా పురస్తాజ్యోజ్యే నోపరిష్టాత్తేజశ్చైవాస్మాకింద్రియం చ సమేచే తథా ద్వాదశకపాలో వైశ్వానరో భవతి ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరోగ్నిర్వైశ్వానరః సాక్షాదేవైశ్వానరమవృంధే ప్రజానో రాజాం కురుయాద్విగస్తిస్సాయజ్ఞస్య దర్విహోమంగరోది యజ్ఞస్య ప్రతిష్ఠిత్వే రాక్షం వై వైశ్వానరో విన్మరుదో వైశ్వానరగం హుత్వా మారుతాంజుహోది రాష్ట్రదేవ విషమనుబ్ధాచ్యుచ్చైర్వైశ్వానరస్యాశ్రావయత్యుపాగం సుమారుతాంజుహోది తస్మాద్రాష్ట్రం విషమతి మారుతాభవం ఉంది మరుతో వై దేవానాం విశోదేవ విషేణైవాస్మై మనుష్య విషమవరుంధే సప్త భవంతి సప్త గణా వై మరుతో గణశదేవ విషమవరుంధే గణమనుధృత్యజుహోది విషమేవాస్మ అనువర్త్మానం కరోతి వసోర్ధారాంజుహోది వసోర్మేధారా సతి వాళేషాభూజతే హిరస్య బాలేన వేషాధారాముష్మిల్లోకే వేమమానోపతిష్ట ఆజ్రేణ జుహోది తేజో వాజ్యం తేజో వసోర్ధారా తేజసైవాస్మే తేజో వరుం తేజో గామా వై వసోర్ధారా గామానే ప్రాణానస్యాన్నాజ్యం విచ్ఛిందామిది విగ్రహం తస్తజుహుయాత్ ప్రాణానేవాస్యాన్నాజ్యం విచ్ఛిన్నత్యజం కామజేత ప్రాణానస్యాన్నాజ్యం సంతనుయామిది సంతతాం తస్తజుహుయాత్ ప్రాణానేవాస్యాన్నాజ్యం సంతనోతి ద్వాదశ ద్వాదశాని రోది ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరేణైవాస్మ అన్నమవరుంధేన్నం మే క్షుచ్చమయ్యాహైతద్వా అన్నస్య రూపణో రూపేణైవాన్నమవరుంధేర్నిస్తమావస్తమయ్యాహైషా వా అన్నస్య జో నిస్తయోర్నేవాన్నమవరుంధేర్ధేంద్రాణి జుహోతి దేవతా ఏవావరుంధేర్యత్సర్వేషామర్ధమింద్రః ప్రతితస్మాదింద్రో దేవతానాం భోజిష్ఠభాక్తమరింద్రముత్తరమాహేంద్రజమేవాస్మిన్నుపరిష్టాదృశాదియజ్ఞాయుధాని జుహోతి యజ్ఞాయుధానియజ్ఞమేవారుంధేతో రూపేణైవ యజ్ఞమవరుంధేవృతాగారష్టమ్యాహస్వగాకృత్యా అగ్నిష్ట మే ఘర్మష్టమ్యాహైతద్వై బ్రహ్మవర్చసస్య రూపగం రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధేమేషామశమ్యాహైతద్వై ఛందసాగం రూపగం రూపేణైవ ఛందాగస్యవరుంధే గర్భాష్టమే వత్సాష్టమైత్యాహైతన్వై పశోనాగం రూపగం రూపేణైవ పశోనవరుంధే కల్పాంజుహోత్యక్లుప్తస్య క్లుప్తే యుగ్మదేజోదిమిషనద్వాయోత్తరావతే భవతో భీరాహన్యాదేకాచ మే తిస్రశ్చమరిద్రాహదేవ ఛందసంవాదేకాచ తిస్రశ్చ మనుష్య ఛందసం చ తస్రశ్చాష్టౌ చ దేవ ఛందసం చైవ మనుష్య ఛందసం చావరుంధా త్రయస్త్రగం శతో జుహోదే ేవతేవతరుంధాష్టాచత్వారిగుంశతో జుహోజ్యష్టాచత్వారిగుంశదక్షరాజగతేజాగదాపశవో జగత్యేవాస్మే పశోనవరుంధేవాజశ్చ ప్రసవశ్చేతి ద్వాదశం ద్వాదశమాసాః సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్ఠతి అగ్నిర్దేవేభ్యోపాగచేజమిమానస్తం దేవా అబ్రువన్నువనావత్తస్వహ్యన్నావహేసో బ్రవేద్వరం వృణై మహ్యమేవ వాజ ప్రసవేజంజుహవన్నే తస్మాదగ్నజే వాజ ప్రసవేజంజుహ్వతిజద్వాజ ప్రసవేజంజుహోగ్నిమేవ తద్భాగచేదేన సమర్థజబ్దసో అభిషేకదేవాస్య స చతుర్దశ భజ్జుహోతి సంగ్రామ్యావోషధజ సప్తారణ్య ఉపదేశామవరుద్ధా అన్నస్యాన్నస్య జుహోత్యన్నస్యాన్నస్యావరుద్ధా ఔదుంబరేణ శ్రువేణ జుహోచ్చోర్వా ఉదుంబరవోర్గన్నమోర్జైవాస్మావోర్జమన్నమవరుంధేర్వై దేవానామభిషక్తోగ్నిచిన్మనుష్యాణాం తస్మాదగ్నిచిద్వర్షది నథా వేదవరుద్ధ్యస్యాన్నమన్నమివై వేదన్నాద్యాధా వేదుపావర్తేతాన్నా ్యమేవాభ్యుపావర్తన దోషాసేది కృష్ణాయై శ్వేతవత్సాయై పయసా జుహోజన్నైవాస్మై రాత్రిం ప్రదాపయతి రాత్రిహరహో రాత్రే ఏవాస్మై ప్రత్యేకామన్నాజ్యం దుహాదే రాష్ట్రమృదో జుహోది రాష్ట్రమేవారుంధే షడ్భిర్జుహోది షడ్వాదవరదశ్వే ప్రతిష్టది భువనశ్రపదనిధిరసముఖే పంచాహుతేర్జుహోదిరజ్రో వైరథో వజ్రేణై దిశోభిజయద్గుంభవామస్మిల్లోకే వాతోభిపవతే వాత నామాని జుహోత్యభ్యే వై నమస్మిల్లోకే గారఃపవలే త్రీణి జుహోదిత్రయజిమే లోకాదేభ్యదేవ లోకేభ్యో వాతమవహింసే సముద్రాశినభస్వా నిద్రాహైతద్వై వాతస్ రూపకం రూపేణైవ వాతమవహింసేంజలినా జుహోదినహ్యే దేశామన్యకాహులే స్వర్గాయ వై లోకాయ దేవరథో యుజ్యతే యత్రాకూతాయ మనుష్యరసదేశ ఖలు వై దేవరథో యదగ్నిరగ్నిజునజ్మిషవసాహృదేనేద్యాహయునగ్నే వై నగుంసరేణయుక్త స్వర్గం లోకమపి వహతి యత్సర్వాభిః పంచభిర్యుంజ్యాద్యుక్తో స్యాద్మిక్యక్షురస్యాద ప్రతిష్ఠితా ఆహుతజస్సుర ప్రతిష్ఠితా స్తోమా అప్రతిష్ఠితాన్యుత్థాని చతుర్భిః ప్రాతస్సవనే విమృశతి త్రివృద్వా అగ్నిర్జావాగ్నిస్తానసి యుక్త ఆధీయత దేవమేవ తద్వ్యాహుతజస్తిష్ఠంతి ప్రతిష్టోమాని యజ్ఞాయజ్ఞిరస్య స్తోత్రే ద్వాభ్యామభిషప్తేతావాని వై యజ్ఞో యావానగ్నిష్టోమో భూమా త్వా అస్యాదపూర్ధశ్రియతే యావానేవ యజ్ఞస్తమంతతోభ్యాం ప్రతిష్ఠిత్యా గజా ప్రస్తుతం భవద్యథా శత్రు వై నముత్తరో యజ్ఞో నమత్తథో సందత్తే ప్రవాదేశోస్మాల్లోకాశ్రమతేజోగ్నిశ్రమతే నవాదే తస్యానిష్టక ఆహుదినవర్మలేజాం వాదేశో నిష్టక ఆహులింజోదిశ్రవతి వై సాధాశ్రవంతే యజ్ఞానుపరాహరి యజ్ఞై యజమానో యత్పునశ్చితించనుత ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రత్యాహుతజస్తిష్ఠంతి న యజ్ఞః పరా భవతి న యజమానో ష్టాపదాష్టాక్షరా గాయత్రీ గాయత్రేణైనం ఛందసా శృతే యదేకాదశాష్టుభేన గద్వాదశ జాగతేన ఛందోభిరేవైనం చనుదేన పాత్కో వైనా వైషోహోగ్నిర్యత్పునశ్చర్యదేవం విద్వాన్ పునశ్చితిం చనుత ఆతృతీదాత్ పురుషాదన్నమద్యసా వై పునరాధేదేవం పునశ్చిర్యోగ్న్యాధేదేన నధ్నోతి స పునరాధేదమాదత్తేయో పునశ్చితించనుదేయత్పునశ్చితించనుతరధ్యాసో ఖల్వాహుర్నచేతవ్యేతిరోగం సుప్తం బోధయజితాదృగే పదనసో ఖల్వాహుశ్చేతవ్యేతిసావసీజాగం సంభాగచేదేన బోధయజితాదృగే వదన్మనురగ్నిమశినుతేన నాధ్వోత్సేతాం పునశ్చితిమపశ్యత్వామశను తదయా వై సాధ్వోద్యత్పునశ్చితించనుతరధ్య ఛందశ్చితం చిన్వేద పశుకామ పశవో వై ఛందాగుంసి పశుమానేవ భవతిశ్చేన చితం చిన్వేద సువర్గామశ్చేనో వై వదసాం పతిష్ఠశ్చేన దేవ భూత్వా సువర్గం లోకం పతతి కంగచితం చిన్వేద కామదేన శీర్షన్ వా నముష్మిన్ లోకే శ్యామిది శీర్షన్ వానే వాముష్మిన్ లోకే భవత్యలజచితం చిన్వేద చతుశ్రీతాం ప్రతిష్టాగామశ్చతస్రో దిశో దిక్ష్వేవ ప్రతిష్ఠతి ప్రభుగచితం చిన్వేద భ్రాతృవాన్ ప్రైవ భ్రాతృదాన్వదత ఉభయత ప్రముఖం చిన్వేద కామలేద ప్రజాతాన్ భ్రాతృజాన్వృజ ప్రతిజ నిష్యమానాని ప్రైవ జాతాన్ భ్రాతృజాన్వృజలే ప్రతిజ నిష్యమానాన్ రథచక్రచితం చిన్వేద భ్రాతృవ్యవాన్ రజ్రో వీరథో వజ్రమేవ భ్రాతృజే ప్రహరదేయో నచితం చిన్వేదాన్న కామో ద్రోణే వా అన్నం ప్రియతే సయోన్యే వాన్నమవరుంధే సమోహ్యం చిన్వేద పశుగామః పశుమానేవ భవతి పరిసాయ్యం చిన్వేద గ్రామకామో గ్రామ్యేవ భవతి శ్మశాన చితం చిన్వేద యః కామరేణ పితృలోకమిధ్వజామిలేర్లోకదేవధ్నాది విశ్వామిత్రజమదగ్ని వసిష్ఠేనాస్పర్ధేతాగుం సజేతాజమదగ్నిర్విహవ్యాపశ్చత్తా ఉపాధత్తతాభిర్వై స వసిష్ఠస్యేంద్రియం వీర్యమవృంగయద్విహవ్యా ఉపదధాతి ఇంద్రియమేవ తాభిర్వీర్యం యజమానో దుర్ధిష్ణుర ఉపదధాగతమానాగతనం వై హోదాస్వేవాస్మా ఆగతనం వే విజమవరుంధే ద్వాదశోపదధాదిద్వాదశాక్షరా జగతే జాగతో జగత్తేవాస్మే పశో నవరుంధేష్టావష్టావన్యేషు విష్ణుదేశోపదధాష్టాశవ పశోనేవరుంధేషం వాషం వాతవ ఖలు పితర ఋతూనేవ దేవాన్ ప్రీణాతి అవస్వాదసాదజిత్తనుష్ప్రతిపద్భవతి తిస్రో నిష్ుభశ్చతస్రో గాయత్రిజోయత్రిస్రో నిష్ుభస్తస్మాదశ్వస్తిభిష్టిష్టగ్గస్తిష్టతి యచ్చతస్రో గాయత్రియస్తస్మాత్ సర్వాభిశ్చతురః పదః ప్రతి దసత్పలాయతే పరమా వా ఏషా ఛందసాంగతనుష్ుక్వరమశ్చ నిష్మస్తోమానాం పరమస్త్రిజ్ఞానాం పరమోశ్వః పశూనాం పరమేణేవైనం పరమదాహంగ ంసమహద్భవతి యస్మిన్నశ్వాలభ్యతే ద్వాదశమాసా పంచతవస్త్రజిమే లోకా అసావాదిత్తలేకపుంసేష ప్రజాపతి ప్రాజాపత్యోశ్వస్తమేవ సాక్షాద్నో దిశగ్వర పృష్టం భవంతన్యదన్యక్షందోన్యేవాలభ్యం త ఉదేవ గ్రామ్యా ఉదేవారణ్యాగ్వర పృష్టం భవంతశ్వశ్వాన బ్రహ్మసా భవద్శ్వినా వా అశ్వేశ్వరో వా అశ్వయతో ప్రతిష్ట పరాంపరావతంగం దోర్యత్వాశ్వం బ్రహ్మసామం భవద్శ్వస్తే సంగ్రద్వాగసామం భవద్యుత్సన్న జ్ఞో వా దేశయదశ్వమేధ కస్తద్వేదేత్యాహుయతి సర్వో వా క్రియతే నవా సర్వగిత్సంగ్రద్వాగసామం భవత్యశ్వస్తర్వర్యా అనంతరాయ సర్వస్థో మోది రాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య చిద్ధి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ఓ